కృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ ఓం వివైవాహేతస్య యజ్ఞర్భ్యతేజస్య యస్య హవి హవిరతిరిచ్యతే అతిరిచ్యతే సూర్య అతిరిచ్యత ఇత్యతిరిచ్యతే సూర్యో దేవ దేవో దివిషద్భ్య దివిషద్భ్యైతి దివిషద్భ్యైతి దివిషద్భ్య ఇత్యాహ ఆహ బృహస్పతినా బృహస్పతినా చ సైవ ఏవాస్య అస్య ప్రజాపతినా ప్రజాపతినా చ ప్రజాపతినేతి ప్రజాపతినా స యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థం వ్యర్థమపి వ్యర్థమితి వీర్థం అపి వపతి వపతి రక్షాగుంసి రక్షాగుంసి వై వా ఏతత్ ఏతత్ పశం పశుగం సచంతే సచంతేజత్ ఏకదేవత్య ఏకదేవత్య ఆలబ్ధ ఏకదేవత్యేకా దేవత్య ఆలబ్ధో భూయాన్ ఆలబ్ధ ఇత్యాలబ్ధ భూయాన్ భవతి భవతి యస్యాహ యస్యాస్తే ఏ హరిత హరితో గర్భ గర్భ ఇతి ఇత్యాహ ఆహ దేవత్రా దేవత్రైవ దేవత్రేతి దేవాత్రా ఏవైనా ఏనాంగమేతి మమేతి రక్షసాం రక్షసాముపహత్యై అపహత్యా అపహత్యా ఇత్యపాహత్యై ఆవర్తన వర్తనవర్తయ వర్తయేతి ఇత్యాహ ఆహ బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవైనం ఏనమా ఆవర్తయతి వర్తయతి వి ఇతే తే భినగ్ని భినగ్ని తకరీం తకరీమితి ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతత్ ఏతదు రుద్రప్స రుద్రప్స్వా విశ్వరూప రుద్రప్స ఇత్యురుద్రప్స విశ్వరూప ఇందు విశ్వరూప ఇది విశ్వరూప ఇందురితి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రజా వై పశవ పశవ ఇందు ఇందు ప్రజయా ప్రజగైవ ప్రజయేతి ప్రజయా ఏవైనం ఏనం పశుభి పశుభి సమ్ పశుభిరితి పశుభి సమర్థయతి అర్థయతి దివం ఇవం వై వై యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థం వ్యర్థం గచ్చతి వ్యర్థమితి వీర్థం గచ్చతి పృథివీం పృథివీమతిరిక్తం అతిరిక్తం తత్ అతిరిక్తమిత్యతిరిక్తం తద్వత్ యన్న శమయేత్ శమయేదార్తిం ఆర్తిమా ఆర్చేత్ యచ్చేద్యజమాన యజమానో మహీ మహీ ద్యౌ పృథివీ పృథివీ చన నీతి ఇత్యాహ ఆహద్యావా పృథివీభ్యాం యావా పృథివీభ్యామే యావా పృథివీభ్యామివా పృథివీభ్యాం ఏ యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థం వ్యర్థం చ వ్యర్థమితి దీర్థం చాతిరిక్తం అతిరిక్తం చ అతిరిక్తమిత్యతిరిక్తం చ శమయతి శమయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి యచ్చతి యజమాన యజమానో భస్మనా భస్మనాభి అభిసం సమూహతి ఊహతి స్వగాకృత్యై స్వగాకృత్యా అథో స్వగాకృత్యా ఇది స్వగాకృత్యై అథో అనయో అథో ఇత్యథో అనయోర్వై వా ఏష గర్భ గర్భోనయో అనయోరేవ ఏవైనం ఏనం దాతి దాతి యత్ యదవద్యేత్ అవద్యేదతి అవద్యేదిత్యవాద్యేత్ అతి తత్ తద్రేచయేత్ రేచయేద్యత్ యన్న నావద్యేత్ అవద్యేత్ పశో అవద్యేదిత్యవాద్యేత్ పశోరాలబ్ధస్య ఆలబ్ధస్య న ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య నావ అవద్యేత్ ఏత్ పురస్తాత్ పురస్తాం నాభ్యా ఆహ నాభ్యా అన్యత్ అన్యతవద్యేత్ అవద్యేదుపరిష్టాత్ అవద్యేదిత్యవాద్యేత్ ఉపరిష్టాదన్యత్ అన్యత్ పురస్తాత్ పురస్తాద్వై వైనాభ్యై నాభ్యై ప్రాణ ప్రాణ ఉపరిష్టాత్ ప్రాణైతి ప్రాణ ఉపరిష్టాదపాన అపానో యావాన్ అపాన ఇత్యపాన ఆవానేవ ఏ పశు పశుస్తస్య తస్యావ అవద్యతి ఇది విష్ణవే విష్ణవే శిపి విష్టాయ శిపి విష్టాయ జుహోతి శిపి విష్టాయేతి శిపే విష్టాయ జుహోతి యత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్యాతిరిచ్యతే అతిరిచ్యతే యః అతిరిచ్యత ఇత్యతిరిచ్యతే యః పశోః పశోర్భూమా భూమాయా యా పుష్టిః పుష్టిస్తత్ తద్విష్ణుః విష్ణుః శిపి విష్టః శిపి విష్ణోతిరిక్తే శిపి విష్ట ఇతి శిపే విష్టః అతిరిక్త ఏవ అతిరిక్త ఇత్యతిరిక్తే ఏవాతిరిక్తం అతిరిక్తం దధాతి అతిరిక్తమిత్యతిరిక్తం దధాత్యతిరిక్తస్య అతిరిక్తస్య శాంతిః అతిరిక్తస్యేత్యతిరిక్తస్య శాంత్యా అష్టాప్రూట్ అష్టాప్రూఢిరణ్యం అష్టాప్రూడిత్యష్టాప్రూట్ హిరణ్యం దక్షిణ దక్షిణాష్టాపదీ అష్టాపదీ అష్టాపదీత్యష్టాపదీ ఏషా ఏషాత్మా ఆత్మా లవమః నమో పశో పశోరాప్తీ ఆప్త్యా అంతరకోశే అంతరకోశ ఉష్ణేషేణ అంతరకోశేత్యంతరాకోశే ఉష్ణేషేణావిష్టితం ఆవిష్టితం భవతి ఆవిష్టితమిత్యావిష్టితం భవత్యేవం ఏవమివ ఇవ హి పశు పశురుల్బం ఉల్బమివ ఇవ శర్మ చర్మేవ ఇవ మాగుంసం మాగుంసమివ ఇవాస్థి అస్థివ ఇవ యావాన్ యావానేవ ఏవ పశు పశుస్తం తమాప్త్వా ఆప్త్వావ అవరుంధే రుంధేయస్యేషా యజ్ఞే యజ్ఞే ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తి క్రియతే క్రియత ఇష్ట్వాసీయాన్ వసీయాన్ భవతీతి భవతి ఆవాజో వాజో భూష వాజో ఇది వాజో భూషి శుచిపా శుచిపా ఉప శుచిపా ఇది శుచిపా ఉపన సహస్రం సహస్రం తే నియుత నియుతో విశ్వవార నియుత ఇది నియుత విశ్వవారేతి విశ్వవార ఉపోతే ఉపో ఇత్యుపో తే అంధ అంధో మద్యం మద్యమయామి అయామి యస్య దేవ దేవదధిషే దధిషే పూర్వపేజం పూర్వపేజమితి పూర్వాపేజం ఆకూర్తిత్వా ఆకూర్త్యా ఇత్యాకూర్తి త్వా కామాయ కామాయ త్వా సమృధే సమృధే త్వా సమృధ ఇతి సమృధే త్వా కిక్కిటా కిక్కిటా హే మనః మనః ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయేతి ప్రజాపతయే స్వాహ కిక్కిటా కిక్కిటా హే ప్రాణం ప్రాణం వాయవే ప్రాణమితి ప్రాణం వాయవే స్వాహ స్వాహ కిక్కిటా కిక్కిటా హే చక్షు చక్షు సూర్యాయ సూర్యాది స్వాహ స్వాహ కిక్కిటా కిక్కిటా హే శ్రోత్రం శ్రోత్రం ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యాగస్వాహ ద్యావాపృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యాం స్వాహ కిక్కిటా కిక్కిటా తేవాచం వాచకం సరస్వతీ సరస్వతీ స్వాహ స్వాహ త్వం తురీయా తురీయా వశిని వశిని వశా వశాసి అసి సకృత్ సకృద్యత్ యత్వా త్వా మనసా మనసా గర్భ గర్భ ఆశయత్ అశయదిత్యశయత్ వశా త్వం త్వం వశిని వశిని గచ్చ గచ్చ దేవాన్ దేవాన్ సత్యా సత్యాః సంతు సంతు యజమానస్య యజమానస్య కామాః కామా ఇతి కామాః అజాసి అసి రగిష్ఠా రగిష్ఠా పృథివ్యాం రగిష్ఠేతి రగిష్ఠా పృథివ్యాగుంసీద శిరోర్ధ్వా ఊర్ధ్వాంతరిక్షం అంతరిక్షముప ఉపతిష్టస్వ తిష్టస్వ దివి దివితే ఏ బృహత్ బృహద్భా భా ఇతి భాః తంతుం తన్వన్ తన్వన్ రజస రజసో భానుం భానుమను అన్విహి ఇహి జ్యోతిష్మద జ్యోతిష్మతః తథః తథో రక్ష రక్ష ధియా ధియా కృతాన్ కృతానితి కృతాన్ అనుర్బణం వయత వయత జోగువాం జోగువామపః అపో మను మనుర్భవ అవజనయ జనయా దైవ్యం దైవ్యం జనం జనమితి జనం మనసో హవిః హవిరసి అసి ప్రజాపతే ప్రజాపతేర్వర్ణ ప్రజాపతేరి ప్రజాపతే వర్ణో గాత్రాణాం గాత్రాణాం తే గాత్రభాజ గాత్రభాజో భూయాస్మ గాత్రభాజైతి గాత్రభాజ భూయాస్మేతి భూయాస్మ ఇమే వై ఇమే ఇది ఇమే వై సహ సహాస్తాం ఆస్తాం తే వాయు తే ఇది తే వాయుర్వి వ్యవాత్ అవాత్తే తే గర్భం తే ఇది తే గర్భమదధాతాం దధాతాం తమ్ రగుం సోమ సోమస్త్ర ప్రాజనయత్ అజనేదగ్ని అగ్నిరగ్రసత అగ్రసత సహ స ఏతమ్ ఏతమ్ ప్రజాపతి ప్రజాపతిరాగ్నేయం ప్రజాపతిరితి ప్రజాపతి ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమపశ్యత్ అష్టాకపాలమిత్యష్టాకపాలం అపశ్యత్తం తమ్ నిహి నిరవపత్ అవపత్తేన తేనైవ ఏవైనా ఏనామగ్నే అగ్నేరధి అధినిహి నిరక్రీణాత్ అక్రీణాత్ తస్మాత్ తస్మాదపి అర్ప్యన్యదే వృత్యాం అన్యదే వృత్యామాలభమాన అన్యదే వృత్యామిత్యన్యా దేవత్యాం ఆలభమాన ఆగ్నేయం ఆలభమాన ఇత్యాలభమాన ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలం పురస్తాత్ అష్టాకపాలమిత్యష్టాకపాలం పురస్తాం నిర్వపేత్ వపేదగ్నే అగ్నేరేవ ఏవైనా ఏనావధి అధి నిష్క్రీయ నిష్క్రీయా నిష్క్రీయేతి నిహీక్రీయ ఆలభతే లభరేయత్ యద్వాయు వాయుర్వ్యవాత్ వ్యవాత్ తస్మాత్ వ్యవాదితి వి అవాత్ తస్మాద్వాయువ్యా వాయువ్యాయత్ యదిమే ఇమే గర్భం ఇమే ఇతిమే గర్భమదధాతాం అదధాతాం తస్మాత్ తస్మాద్యావా పృథివ్యా ద్యావా పృథివ్యాయత్ ద్యావా పృథివ్యేతి ద్యావా పృథివ్యా యత్ సోమ సోమస్త్ర ప్రాజనేత్ అజనేదగ్ని అగ్నిరగ్రసత అగ్రసత తస్మాత్ తస్మాదగ్నిశోమీయా అగ్నిశోమీయాయత్ అగ్నిశోమీయేత్యగ్నీ సోమీయా ఎదనయో అనయోర్వియత్యో వియత్యోర్వాక్ వియత్యోరితి వీయత్యో వాగవదత్ అవదత్తస్మాత్ తస్మాత్ సారస్వతీ సారస్వతీయత్ యత్ ప్రజాపతి ప్రజాపతిరగ్నే ప్రజాపతిరితి ప్రజాపతి అగ్నేరధి అధి నిరక్రీణాత్ నిరక్రీణాత్ తస్మాత్ నిరక్రీణాదితి అక్రీణాత్ తస్మాత్ ప్రజాపత్యా ప్రజాపత్యా సా ప్రజాపత్యేతి ప్రజాపత్యా సా వై వా ఏషా ఏషా సర్వదేవత్యా సర్వదేవత్యాయత్ సర్వదేవత్యేతి సర్వాదేవత్యా యదజా యజావశా వశా వాయువ్యానం వాయువ్యామా ఆలభేత లభేత భూతికామ భూతికామో వాయు భూతికామ ఇది భూతికామ వాయుర్వై వై క్షేపిష్ఠ క్షేపిష్ఠా దేవత దేవత వాయు వాయుమేవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏనం భూతి భూతిం గమయతి గమయతి ద్యావా పృథివ్యాం ద్యావా పృథివ్యామా యావా పృథివ్యామతి ద్యావా పృథివ్యాం ఆలభేత లభేత కృషమాణ కృషమాణ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామో దివ ప్రతిష్టాకామతి ప్రతిష్టాకామ ఇవ ఏవాస్మై అస్మై పర్జన్య పర్జన్యో వర్షతి వర్షతి ద్యస్యాం అస్యామోషధయ ఓషధయో రోహంతి రోహంతి సమర్థుకం సమర్థుకమస్య సమర్థుకమితి సమ్ అర్థుకం అస్య సస్యం సస్యం భవతి భవత్యగ్నిశోమీయాం అగ్నిశోమీయామా అగ్నిశోమీయామిత్యగ్నీ సోమీయాం ఆలభేత లభేతయ కామయేత కామయేతాన్నవాన్ అన్నవాన్నాద అన్నవానిత్యన్నావాన్ అన్నాదస్యాం అన్నాదిత్యన్నాద శ్యామితి ఇత్యగ్నినా అగ్నినైవ ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధే సోమేన సోమేనాద్యం అన్నాద్యమన్నవాన్ అన్నాద్యమిన్నా అద్యం అన్నవాదేవ అన్నవాదిత్యన్నావాన్ ఏవాన్నాద అన్నాదో భవతి అన్నాదైత్యన్నాద భవతి సారస్వతీ సారస్వతీమా ఆలభేత లభేతయ ఈశ్వర ఈశ్వరో వాచ వాచో వదితో వదితో సన్ సన్వాచం వాచన్న నవదేత్ వదేద్వాక్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సా సైవ ఏవాస్మిన్ అస్మిన్ వాచం వాచం దిధాతి దిధాతి ప్రజాపత్యాం ప్రజాపత్యామా ప్రజాపత్యామిది ప్రజాపత్యాం ఆలభేత లభేతయ కామయేత కామయేతానభిజితం అనభిజితమభి అనభిజితమిత్యనభిజితం అభిజయేయం జయేయమితి ఇది ప్రజాపతి ప్రజాపతి సర్వా ఆహ ప్రజాపతి ప్రజాపతి సర్వా దేవత ఆహ దేవతాదేవతాభిరేవ ఏవానభిజితం అనభిజితమభి అనభిజితమిత్యనభిజితం అభిజయతి జయతి వాయువ్యయ వాయువ్యోపాకరోతి ఉపాకరోతి వాయో ఉపాకరోతిపాకరోతి వాయోరేవ ఏనాహం ఏనామవరుధ్య అవరుధ్యా అవరుధ్యేత్యవరుధ్య అలభతే లభత ఆకూర్తి ఆకూర్తి ఆకూర్త్యా ఇకూర్తి కామాయ కామాజి ఇహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవేదత్ ఏతత్ కిక్కిటాకారం కిక్కిటాకారం జుహోతి కిక్కిటాకారమితి కిక్కిటాకారం జుహోతి కిక్కిటాకారేణ కిక్కిటాకారేణ వై కిక్కిటాకారేణేతి కిక్కిటాకారేణ వై గ్రామ్యా గ్రామ్యా పశవ పశవో రమంతే రమంతే ప్రారణ్యా ఆరణ్యా పతంతి పతంతి యత్కిక్కిటాకారం కిక్కిటాకారం జుహోతి కిక్కిటాకారమితి కిక్కిటాకారం జుహోతి గ్రామ్యాణాం గ్రామ్యాణాం పశూనాం పశూనాం ధృత్యై ధృత్యై పర్యగ్నౌ పర్యగ్నౌ క్రియమాణే పర్యగ్నావితి పరి అగ్నౌ క్రియమాణే జుహోతి జుహోతి జీవంతీం జీవంతీమేవ ఏనాహం ఏనాగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి త్వం తురీయా తురీయా వశినీ వశినీ వశా వశాసి అసీతి ఇత్యాహ ఆహ దేవత్రేతి దేవాత్రా ఏవైనాహం ఏనాంగమైతి గమైతి సత్యాహ సత్యాస్సంతు సంతు యజమానస్య యజమానస్య కామాహ కామా ఇతి ఇత్యాహ ఆహైష ఏష వై వై కామ కామో యజమానస్య యజమానస్యత్ యజనార్త అనార్త ఉదృచం ఉదృచం గచ్చతి ఉదృచ విద్యుదృచం గచ్చతి తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహాజా అజాసి అసిరిగిష్ఠా రిగిష్ఠేతి రిగిష్ఠేతిరిగిస్థా ఇత్యాహ ఆహైషు ఏష్వే ఏవైనాం ఏనాం లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి దివి దివితే తే బృహత్ బృహద్భా భా ఇతి ఇత్యాహ ఆహ సువర్గే సువర్గ ఏవ సువర్గ ఇతి సువహాగే ఏవాస్మై అస్మై లోకే లోకే జ్యోతి జ్యోతిర్దధాతి దధాతి తంతుం తన్వన్ తన్వన్ రజస రజసో భాను భానుమను అన్విహి ఇహీతి ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏవాస్మై అస్మై లోకాన్ లోకాన్ జ్యోతిష్మద జ్యోతిష్మద కరోతి కరోత్యనుల్బణం నుల్బణం వయత వేతజోగువాం జోగువామపహ అప ఇతి ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవ యజ్ఞే యజ్ఞ ఉల్బణం ఉల్బణం క్రియతే క్రియతే తస్య తస్యైవ ఏవైషా ఏషా శాంతి శాంతిర్మనః మనుర్భవ భవ జనయ జనయా దైవ్యం దైవ్యం జనం జనమితి ఇత్యాహ ఆహ మానవ్యః మానవ్యో వై వై ప్రజా ప్రజాస్తా ప్రజా ఇది ప్రజా తా ఏవ ఏవాద్యాహ ఆద్యాహ కురుతే కృతే మనస మనసో హవి హవిరసి అసీతి ఇత్యాహ ఆహ సుగాకృత్యై సుగాకృత్యై గాత్రాణాం సుగాకృత్యాది సుగాకృత్యై గాత్రాణాం తే ఏ గాత్రభాజ గాత్రభాజో భూయాస్మ గాత్రభాజ ఇది గాత్రాభాజ భూయాస్మేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే తస్యై తస్యై వా ఏతస్యాహ ఏతస్యా ఏకం ఏకమేవ ఏవాదేవయజనం అదేవయజన అదేవయజనమిత్యదేవ యజనం యదాలబ్ధాయాం ఆలబ్ధాయామభ్ర ఆలబ్ధాయామిత్యాలబ్ధాయాం అభ్రో భవతి భవతి యత్ యదాలబ్ధాయాం ఆలబ్ధాయామభ్ర ఆలబ్ధాయామిత్యాలబ్ధాయాం అభ్ర స్యాత్ స్యాదప్సు అప్సు వా అప్సిత్యపూసు ఆ ప్రవేశయేత్ ప్రవేశయేత్ సర్వాం ప్రవేశయేది ప్రవేశయేత్ సర్వాం వాం ప్రాశ్నీయాద్ అశ్నీయాద్యత్ యదప్సు అప్సు ప్రవేశయేత్ అప్సిత్యపూసు ప్రవేశయేద్యజ్ఞవేషసం ప్రవేశయేది ప్రవేశయేత్ యజ్ఞవేషసం కుర్యాత్ యజ్ఞవేషసమితి యజ్ఞవేషసం కుర్యాత్ సర్వాం సర్వామేవ ఏవ ప్రాశ్నీయాత్ అశ్నీయాదింద్రియం ఇంద్రియమేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సా సా వై వా ఏషా ఏషా ప్రజానాం ప్రజానామేవ ఏవావృద్ధా అవరుద్ధా సంవత్సరసద అవరుద్ధేత్యవరుద్ధా సంవత్సరసద సహస్రయాజిన సంవత్సరసద ఇది సంవత్సరాసద సహస్రయాజినో గృహమేధిన సహస్రయాజిన ఇది సహస్రయాజిన గృహమేధినస్తే గృహమేధిన ఇది గృహమేధిన ఏవైతయా ఏతయా యజేరన్ యజేరన్ తేషాం తేషామేవ ఏవైషా ఏషాప్తా ఆప్తేత్యాప్తా చిత్తం చిత్తిః చిత్తిశ్చ చాకూతం ఆకూతం చ ఆకూతమిత్యాకూతం చాకూతిః ఆకూతిశ్చ ఆకూతిరిత్యాకూతిః చ విజ్ఞాతం విజ్ఞాతం చ విజ్ఞాతమితి విజ్ఞాతం చ విజ్ఞానం విజ్ఞానం చ విజ్ఞానమితి విజ్ఞానం చ మనః మనశ్చ చక్వరీః చక్వరీశ్చ చదర్శః దర్శశ్చ చ పూర్ణమాస పూర్ణమాసశ్చ పూర్ణమాస ఇతి పూర్ణమాస చ బృహత్ బృహచ్చ రథంతరం రథంతరం చ రథంతరమితి రథంతరం చ ప్రజాపతిః ప్రజాపతిర్జయాన్ ప్రజాపతిరితి ప్రజాపతిః జయానింద్రాజ ఇంద్రాజ వృష్ణే వృష్ణే ప్రాయచ్చత్ అయచ్చదుగ్రహ ఉగ్రః ప్రతనాజ్యేషు ప్రతనాజ్యేషు తస్మై తస్మై విశః విశః సమ్ సమనమంత అనమంత సర్వా ఆహ సర్వాస్సహ స ఉగ్రహ ఉగ్రస్సహ స హి హవ్యః హవ్యో బభూవ బభూవ దేవాసురాః దేవాసురాః సంయత్తాః దేవాసురా ఇతి దేవాసురాః సంయత్తా ఆసన్ సంయత్త ఇది సంయత్త ఆసాన్ సహ స ఇంద్ర ఇంద్ర ప్రజాపతి ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతి ఉపాధావత్ అధావత్తస్మై తస్మా ఏతాన్ ఏతాన్ జయాన్ జయాన్ ప్రాయచ్చత్ అయచ్చత్తాన్ తానజుహోత్ అజుహోత్త తతో వై వై దేవా దేవా అసురాన్ అసురానజయన్ అజయత్ యదజయన్ అజయన్ తజ్జయానా జయానాం జయత్వం జయత్వగ్స్పర్ధమానేన జయత్వమితి జయత్వం స్పర్ధమానేనైతే ఏతే హోతవ్యా హోతవ్యా జయతి జయత్యేవ ఏవతాం తాం వృతనాం వృతనామితి వృతనాం అగ్నిర్భూతానాం భూతానాధిపతి అధిపతి సహ అధిపతిరిత్యధిపతి సమా మావతు అవత్ంద్ర ఇంద్రో అర్జ్యేష్టానాం జ్యేష్టానాయమ యమ పృథివ్యా పృథివ్యా వాయు వాయురంతరిక్ష అంతరిక్ష సూర్య సూర్యోదివ దివశ్చంద్రమా చంద్రమా నక్షత్రణా నక్షత్రణం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణో మిత్ర మిత్రసత్యానాం సత్యానాం వరుణ వరుణోపాం అపాగం సముద్ర సముద్రస్రోత్యానాం స్రోత్యానామన్నం అన్నగం సామ్రాజ్యానాం సామ్రాజ్యానామధిపతి సామ్రాజ్యానామితి సామ్రాజ్యానాం అధిపతి తత్ అధిపతీత్యధిపతి తన్మా మావతు అవతు సోమ సోమ ఓషధీనాం ఓషధీనాగం సవిత సవితాప్రసవానాం ప్రసవానాగం రుద్ర ప్రసవానామితి ప్రాసవానాం రుద్ర పశూనాం పశూనాం త్వష్టాం త్వష్టారూపాణాం రూపాణాం విష్ణు విష్ణు పర్వతానాం పర్వతానాం మరుత మరుతో గుణానాం గణానామధిపతయ అధిపతయస్తే అధిపతయ ఇత్యధిపతయ హేమా మావంతు అవంతు పితర పితర పితామహా పితామహా పరే పరే వరే అపరే తాస్తామహా పితామహా ఇహ ఇహ మా మావత అవతేత్యవత అస్మిన్ బ్రహ్మన్ బ్రహ్మన్నస్మిన్ అస్మిన్ క్షత్రే క్షత్రే స్యాం అస్యామాశిషి ఆశిష్యస్యాం ఆశిషీత్యాశిషి అస్యాం ప్రోధాయాం ప్రోధాయామస్మిన్ ప్రోధాయామితి ప్రహాధాయాం అస్మిన్ కర్మన్ కర్మన్నస్యాం అస్యాం దేవహూత్యాం దేవహూత్యామితి దేవాహూత్యాం దేవావి వయ్యత్ యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తత్ అసురా అసురా అకుర్వత అకుర్వత తే దేవా దేవా ఏతాన్ ఏతానభ్యాతానాన్ అభ్యాతానానపశ్యన్ అభ్యాతానానిత్యభి ఆతానాన్ అపశ్యంతాన్ తానభ్యాతన్వత అభ్యాతన్వతయత్ అభ్యాతం వతేత్యభి ఆతన్వత తద్దేవానాం దేవానాం కర్మ కర్మాసీత్ ఆసీదార్ధ్యత ఆర్ధ్యత తద్యత్ యదసురాణాం అసురాణాం నతత్ తదార్ధ్యత ఆర్ధ్యతయేన ఏన కర్మణా కర్మణేర్థేత్ ఈర్థేత్తత్ర తత్ర హోతవ్యాః హోతవ్యార్ధ్నోరి గృధ్నోత్యేవ ఏవతేన తేన కర్మణా కర్మణాయత్ యద్విశ్వే విశ్వే దేవాః దేవాః సమభరన్ సమభరన్ తస్మాత్ సమభరన్నితి సమ్ అభరన్ తస్మాదభ్యాతానాః అభ్యాతానా వైశ్వదేవాః అభ్యాతానా ఇత్యభియాతానాః వైశ్వదేవాయత్ వైశ్వదేవా ఇతి వైశ్వదేవాః యత్ ప్రజాపతిః ప్రజాపతిర్జయాని ప్రజాపతిరితి ప్రజాపతిః జయాన్ ప్రాయచ్ఛత్ అయచ్ఛత్తస్మాత్ తస్మాజ్జయాః అయా అప్రాజాపత్యాః ప్రజాపత్యాయత్ ప్రజాపత్యా ఇతి ప్రజాపత్యాః యద్రాష్ట్రవృద్ధి రాష్ట్రవృద్ధిరాష్ట్రం రాష్ట్రవృద్ధిరితి రాష్ట్రభృతేభిః రాష్ట్రమా అదదత అదదత తత్ తద్రాష్ట్రభృతాం రాష్ట్రభృతాగం రాష్ట్రభృత్వం రాష్ట్రభృతామితి రాష్ట్రభృతాం రాష్ట్రభృత్వం తే రాష్ట్రభృత్వమితి రాష్ట్రభృతత్వం తే దేవా దేవా అభ్యాతానైః అభ్యాతానైరసురాన్ అభ్యాతానైరిత్యభి ఆతానైః అసురానభ్యాతన్వత అభ్యాతన్వత జయైః అభ్యాతన్వతేత్యభి ఆతన్వత జయీరజయన్ అజయన్ రాష్ట్రభృద్ధిః రాష్ట్రభృద్ధిరాష్ట్రం రాష్ట్రభృద్ధిరితి రాష్ట్రభృతభిః రాష్ట్రమా ఆదదత అదదత యత్ యద్దేవాః దేవా అభ్యాతానైః అభ్యాతానైరసురాన్ అభ్యాతానైరిత్యభి ఆతానైః అసురాదభ్యాతన్వత అభ్యాతన్వత తత్ అభ్యాతన్వతేభి ఆతన్వత తదభ్యాతానామభ్యాతానత్వం అభ్యాతానామిత్యభి ఆతానానా అభ్యాతానత్వం యత్ అభ్యాతానత్వమిత్యభ్యాతానత్వం యజ్జయీ జయైర్జయన్ అజయన్ తత్ తజ్జయానా జయానా జగత్వం జగత్వం యత్ జగత్వమితి జయాత్వం యద్రాష్ట్రభృద్ధి రాష్ట్రభృద్ధి రాష్ట్రం రాష్ట్రభృద్ధిరితి రాష్ట్రభృతభి రాష్ట్రమా అదదత అదదత తత్ తద్రాష్ట్రభృతా రాష్ట్రభృతాకం రాష్ట్రభృత్వం రాష్ట్రభృతమితి రాష్ట్రభృతా రాష్ట్రభృత్వం తద రాష్ట్రభృత్వమితి రాష్ట్రభృతత్వం కృతో దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయ యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవాని భ్రాతృవ్యవాన్ స్యాత్ సహ స ఏతాన్ ఏతాంజుహయాత్ జుహయాదభ్యాతానై అభ్యాతానైరేవ అభ్యాతానైరిత్యభి ఆతానై ఏవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభ్యాతనతే అభ్యాతనతే జయీ అభ్యాతనత ఇత్యభి ఆతనతే జయీర్జయతి ఏతి రాష్ట్రభృద్ధి రాష్ట్రభృద్ధి రాష్ట్రం రాష్ట్రభృద్ధిరితి రాష్ట్రభృతభి రాష్ట్రమా ఆదత్తే దత్తే భవతి భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతీతి భవతి రతాషా రతధామ రతధామాగ్ని రతధామే త్రితాధామా అగ్నిర్గంధర్వ గంధర్వస్తస్య తస్యౌషభయ ఔషభయోప్సరస అప్సరస ఊర్జ ఊర్జోదామ నామస స ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాతు పాతు తా ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాహంతో పాంతు తస్మై తస్మై స్వాహా స్వాహా తాభ్య తాభ్య స్వాహా స్వాహా సగంహిత సగంహిత విశ్వసామా సగంహిత ఇది సంహిత విశ్వసామా సూర్య విశ్వసామేది విశ్వాసామా సూర్యగంధర్వ గంధర్వస్తస్య తస్య మరీచయ మరీచయోప్సరస అప్సరస ఆయువ ఆయువ సుషుమ్న ఆయువ ఇత్యా ఆయువ సుషుమ్న సూర్యరశ్మి సుషుమ్న ఇది సుషుమ్న సూర్యరశ్మిశ్చంద్రమా ఆహ సూర్యరశ్మిరితి సూర్యరశ్మి చంద్రమా గంధర్వ గంధర్వస్తస్య తస్య నక్షత్రాణి నక్షత్రాణ్యప్సరస అప్సరసో వేకురయ వేకురయో భుజ్యు భుజ్యుస్సుపర్ణ సుపర్ణో యజ్ఞ సుపర్ణ ఇది సుపర్ణ యజ్ఞో గంధర్వ గంధర్వస్తస్య తస్య దక్షిణా దక్షిణా అప్సరస అప్సరస స్తవాః స్తవాః ప్రజాపతిః ప్రజాపతిర్విశ్వకర్మా ప్రజాపతిరితి ప్రజాపతిః విశ్వకర్మా మనః విశ్వకర్మేతి విశ్వాకర్మా మనో గంధర్వ గంధర్వస్తస్య తస్య ఋక్సామాని ఋక్సామాన్యప్సరస ఋక్సామానేత్రిక సామాని అప్సరసో వన్హయః వన్హయ ఇషిరః ఇషిరో విశ్వవ్యచాః విశ్వవ్యచావాతః విశ్వవ్యచాహితి విశ్వావ్యచాః వాతో గంధర్వ గంధర్వస్తస్య తస్యాపః ఆపో అప్సరస అప్సరసో ముదాః ముదా భువనస్య భువనస్య పతే పతే యస్య యస్య తే ఉపరి ఉపరి ఇహా గృహా ఇహ ఇహ చ చేతి చ సనః నో రాస్వ రాస్వార్జాని అర్జానికం రాజ రాజస్పోషం పోషకం సువీర్యం సువీర్యకం సంవత్సరేణాం సువీర్యమితి సువీర్యం సంవత్సరేణాగ్ర స్వస్తిం సంవత్సరేణామితి సంవత్సరేణాం స్వస్తిమితి స్వస్తిం పరమేష్ఠ్యధిపతి అధిపతిర్మృత్యు అధిపతిరిత్యధిపతి మృత్యుర్గంధర్వ గంధర్వస్తస్య తస్య విశ్వం విశ్వమప్సరస అప్సరసో భువ భువ సుక్షితి సుక్షితి సుభూతి సుక్షితిరితి సూక్షితి సుభూతిర్భద్రకృత్ సుభూతిరితి సోభూతి భద్రకృత్ సువర్వాన్ భద్రకృతి భద్రాకృత్ సువర్వాన్ పర్జన్య సువర్వాని సువహావాన్ పర్జన్యా గంధర్వ గంధర్వస్తస్య తస్య విద్యుత విద్యుతోప్సరస విద్యుత ఇది విద్యుత అప్సరసో రుచ రుచో దూరేహేతి దూరేహేతిరమృడయ దూరేహేతిరితి దూరేహేతి అమృడయో మృత్యు మృత్యుర్గంధర్వ గంధర్వస్తస్య తస్య ప్రజా ప్రజా అప్సరస ప్రజా ఇది ప్రాజా అప్సరసో భీర్వ భీర్వశ్చారు చారు కృపణకాశీ కృపణకాశీ కామ కృపణకాశీతి కృపణకాశీ కామో గంధర్వ గంధర్వస్తస్య తస్యాభిర ఆధయో అప్సరస ఆధయ ఇత్యాభిర అప్సరస శోచయంతీ శోచయంతీర్నామ నామ సహ స ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాతు పాదుతా తాదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాహంతు పాంతు తస్మై తస్మై స్వాహ స్వాహ తాభ్య తాభ్య స్వాహ స్వాహ సహ స భువనస్య పతే పతేజస్య ఉపరి ఉపరి గృహా గృహా ఇహ ఇహ చేతి చురుబ్రహ్మణే బ్రహ్మణేస్మై అస్మై క్షత్రాయ క్షత్రాయమహి మహి శర్మ శర్మ యచ్చేతి యచ్చ రాష్ట్రకామాయ హోతవ్యా ఆహ రాష్ట్రకామాయేతి రాష్ట్రకామాయ హోతవ్యా రాష్ట్రం రాష్ట్రం వై వై రాష్ట్రభృత రాష్ట్రభృతో రాష్ట్రేణ రాష్ట్రభృతేతి రాష్ట్రాభృత రాష్ట్రేణైవ ఏవాస్మై అస్మై రాష్ట్రం రాష్ట్రమవ అవరుంధే రుంధే రాష్ట్రం రాష్ట్రమేవ ఏవతి భవత్యాత్మనే ఆత్మనే హోతవ్యా ఆహ హోతవ్యా రాష్ట్రం రాష్ట్రం వై వై రాష్ట్రభృత రాష్ట్రభృతో రాష్ట్రం రాష్ట్రభృతైతి రాష్ట్రాభృత రాష్ట్రం ప్రజా ప్రజా రాష్ట్రం ప్రజేతి ప్రజా రాష్ట్రం పశవ పశవో రాష్ట్రం రాష్ట్రం యత్ శ్రేష్టోవతి రాష్ట్రేణ రాష్ట్రేణివ ఏ రాష్ట్రం రాష్ట్రమవ అవరుంధే రుంధే వసిష్ట వసిష్ఠ సమానానాంతి గ్రామకామాయ గ్రామకామాయ హోతవ్యాహ గ్రామకామాయేతి గ్రామకామాయ హోతవ్యా రాష్ట్రం రాష్ట్రం వై వై రాష్ట్రభృత రాష్ట్రభృతో రాష్ట్రం రాష్ట్రభృతైతి రాష్ట్రాభృత రాష్ట్రం సజాత రాష్ట్రేణ సజాత ఇది సా జాతా రాష్ట్రేణైవ ఏవాస్మై అస్మై రాష్ట్రం రాష్ట్రకం సజాతాన్ సజాతానవ సజాతానితి సా జాతాన్ అవరుంధే రుంధే గ్రామీ గ్రామ్యేవ ఏవతి భవత్యధిరేవనే అధిరేవనే జుహోతి అధిరేవనైత్యధీదేవనే జుహోత్యధిరేవనే అధిరేవన ఏవ అధిరేవనైత్యధీదేవనే ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతానవ సజాతానితి సా జాతాన్ అవరుంధే రుంధే తే త ఏనం ఏనమవరుద్ధా అవరుద్ధా ఉప అవరుద్ధా ఇత్యవరుద్ధా ఉపతిష్టంతే తిష్టంతే రథముఖే రథముఖ ఓజస్కామస్య రథముఖైతి రథముఖే ఓజస్కామస్య హోతవ్యాహ ఓజస్కామస్యేత్యోజ కామస్య హోతవ్యా ఓజ ఓజో వై వై రాష్ట్రభృత రాష్ట్రభృత ఓజ రాష్ట్రభృతైతి రాష్ట్రాభృత ఓజోరథ రథ ఓజస ఓజసైవ ఏవాస్మై అస్మా ఓజ ఓజోవ అవరుంధే రుంధే తేజస్వీ ఓజస్వేవ ఏమవతి రాష్ట్రాద్ రాష్ట్రాదపభూత అపభూత సద్ అపభూత ఇవాభూత సత్తస్మై తస్మై హోతవ్యా ఆహ హోతవ్యాజావంత యావంతోస్ అథ రథాస్యు స్యుస్తాన్ తాన్ బ్రూయాత్ బ్రూయాద్యుంధం యుంధమితి రాష్ట్రం రాష్ట్రమేవ ఏవాస్మై అస్మై వినక్తి వినక్త్యాహుతయ ఆహుతయో వై ఆహుతయ్యాహుతయ ఏతస్యాగుప్తాయస్య రాష్ట్రం రాష్ట్రం నకల్పతే కల్పతే స్వరథస్య స్వరథస్య దక్షిణం స్వరథస్యేతి స్వరథస్య దక్షిణం చక్రం చక్రం ప్రవృశ్య ప్రవృశ్య నాడీం ప్రవృశ్యేతి ప్రావృశ్య నాడీమభి అభిజుహుయాత్ జుహుయాదాహుతీ ఆహుతీరేవ ఆహుతీరిత్యాహుతీ ఏవాస్య అస్య కల్పయతి కల్పయతి తా తా అస్య అస్య కల్పమానా కల్పమానా రాష్ట్రం రాష్ట్రమను అనుకల్పతే కల్పతే సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామైతి సంగ్రామే సంయత్తే హోతవ్యాహ సంయత్త ఇది సాంయత్తే హోతవ్యా రాష్ట్రం రాష్ట్రం వై వైయాష్ట్రభృత రాష్ట్రభృతో రాష్ట్రే రాష్ట్రభృత ఇది రాష్ట్రాభృత రాష్ట్రే ఖలు ఖలు వై వా ఏతే వ్యాయచ్చంతే వ్యాయచ్చంతే యే వ్యాయచ్చంత ఇది ఆయచ్చంతే ఏ సంగ్రామం సంగ్రామకం సంయంతి సంగ్రామమితి సంగ్రామం సంయంతి యస్య సంయంతీతి సాంయంతి యస్య పూర్వస్య పూర్వస్య జుహ్వతి జుహ్వతి సహ స ఏవ ఏవతి భవతి జయతి జయతి తమ్ తకం సంగ్రామం సంగ్రామం మా అంధుక సంగ్రామమితి సంగ్రామం మాంధుక ఇధ్మ ఇధ్మవతి భవత్యంగారా అంగారా ఏవ ఏ ప్రతివేష్టమానా ప్రతివేష్టమానా అమిత్రాణాం ప్రతివేష్టమానా ఇది ప్రతివేష్టమానా అమిత్రాణామస్య అస్సి సేనా సేనాం ప్రతి ప్రతివేష్టయంతి వేష్టయంతి యః ఉన్మాద్యేత్ ఉన్మాద్యేత్ తస్మై ఉన్మాద్యేరిత్యుదమాద్యేత్ తస్మై హోతవ్యాహ హోతవ్యా గంధర్వాప్సరస గంధర్వాప్సరసో వై గంధర్వాప్సరస ఇది గంధర్వ అప్సరస వా ఏతమ్ ఏతముత్ ఉన్మాదయంతి మాదయంతి యః ఉన్మాద్యతి ఉన్మాద్యత్యేతే ఉన్మాద్యతేత్యుదమాద్యతి ఏతే ఖలు ఖలు వై వై గంధర్వాప్సరస గంధర్వాప్సరసోయత్ గంధర్వాప్సరస ఇది గంధర్వా అప్సరస యద్రాష్టభృత రాష్ట్రభృతస్తస్మై రాష్ట్రభృతైతి రాష్ట్రాభృత తస్మై స్వాహా స్వాహాభ్య తాభ్య స్వాహా స్వాహేతి ఇది జుహోతి జుహోతి తేన తేనైవ ఏనా ఏనాంఛమయతి శమయతి నిజగ్రోధ నిజగ్రోధ ఔదుంబర ఔదుంబర ఆశ్వత్థ ఆశ్వత్థ ప్లాక్ష ప్లాక్ష ఇదిధ్మ ఇధ్మోవతి భవత్యేతే ఏతే వై వైగంధర్వాప్సరసా గంధర్వాప్సరసా గృహా గంధర్వాప్సరసామితి గంధర్వాప్సరసా గ్రహా స్వే స్వేవ ఏనా ఏనాయతనే ఆయతనే శమయతి ఆయతన ఇత్యాయతనే శమేత్యభిచరత అభిచరత ప్రతిలోమం అభిచరతేభిచరత ప్రతిలోమకం భోతవ్యా ప్రతిలోమమితి ప్రతిలోమం భోతవ్యా ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానికి ప్రాణాన్ ఏవాస్య అస్ ప్రతీచ ప్రతీచ ప్రతి ప్రతియోతి యోతి తమ్ తం తోయేన ఏన కేన కేన చృణతే శృణతే స్వకృతే స్వకృత ఇరిణే స్వకృత ఇది స్వాకృతే ఇరిణే జుహోతి జుహోతి ప్రదరే ప్రదరే వా ప్రదర ఇది ప్రాదరే వైతత్ ఏతద్వై వా అస్యై అస్యై నిరృతి గృహీతం నిరృతి గృహీతం నిరృతి గృహీతే నిరృతి గృహీతమిది నిరృతి గృహీతం నిరృతి గృహీత ఏవ నిరృతి గృహీత ఇది నిరృతి గృహీతే ఏవైనం ఏనం నిరృత్యా నిరృత్యా గ్రాహయతి నిరృత్యేది నిహీరుత్యా గ్రాహయతి యద్వాచ వాచ క్రూరం క్రూరం తేన తేన వషట్ వషట్కరోతి కరోతి వాచ వాచ ఏవైనం ఏనం క్రూరేణ క్రూరేణ ప్రవిశ్యతి దృశ్యతి తాజక్ తాజకార్తి ఆర్తిమా ఆర్చతి పృచ్చతి కామయేత కామయేతన్నాద్యం అన్నాద్యమా అన్నాద్యమిన్నాద్యం ఆదీయ దదీయేతి సభాయా సభాయాముత్న ఉత్నో నిపద్య ఉత్నైతాన నిపద్య భువనస్ నిపద్యేతి నేపద్య భువనస్ పతే పత ఇది తృణాని తృణాని సమ్ సంగృహీయాత్ గృహీయాత్ ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతి ప్రజాపతి వై భువనస్ భువనస్ పతి పతి ప్రజాపతినా ప్రజాపతినైవ ప్రజాపతినేతి ప్రజాపతినా ఏవాస్యాద్యం అన్నాద్యమా అన్నాద్యమిన్నాద్యం ఆదత్తే దత్త ఇదం ఇదమహం అహమముష్య అముష్యాముష్యాయణస్ ఆముష్యాయణస్యాద్యం అన్నాద్యగం హరామి అన్నాద్యమిన్నాద్యం హరామీతి ఇత్యాహ ఆహాన్నాద్యం అన్నాద్యమే అన్నాద్యమిన్నాద్యం ఏవాస్య అస్య హరతి హరతి షడ్భిః షడ్భిర్హరతి షడ్భిరితి షడ్భిః హరతి షట్ షడ్వై వా ఋతవ ఋతవ ప్రజాపతినా ప్రజాపతినైవ ప్రజాపతినేతి ప్రజాపతినా ఏవాస్య అస్యాన్నాద్యం అన్నాద్యమాదాయ అన్నాద్యమిత్యన్నాద్యం ఆదాయ ఋతవ ఆదాయేత్యాదాయ ఋతవోస్మై అస్మా అను అను ప్రయచ్చంతి యచ్చంతి యః యో జ్యేష్ఠబంధో జ్యేష్ఠబంధురపభూత జ్యేష్ఠబంధురితి జ్యేష్ఠబంధు అపభూత స్యాత్ అపభూత ఇత్యపభూత స్యాత్తం తగ్గస్థలే స్థలే వసాయ్య అవసాయ్య బ్రహ్మోదనం అవసాయ్యేత్యవసాయ్య బ్రహ్మోదనం చతుశ్శరావం బ్రహ్మోదనమితి బ్రహ్మా ఓదనం చతుశ్శరావం పక్వా చతుశ్శరావృతిశతో శరావం పక్వా తస్మై తస్మై హోతవ్యా ఆహ హోతవ్యా వృష్మ వర్ష్మ వై వైరాష్ట్రభృత రాష్ట్రభృతో వృష్మ రాష్ట్రభృత ఇది రాష్ట్రాభృత వృష్మస్థలం స్థలం వృష్మణ వృష్మణైవ ఏనం ఏనం వృష్మ వృష్మ సమానానా సమానానా గమయతి గమయతి చతుశ్శరావ చతుశ్శరావో భవతి చతుశ్శరావ ఇది చతుర్ శరావ భవతి ఇక్షు ఇక్ష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి క్షీరే క్షీరే భవతి భవతి ఋషం ఋషమేవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాచ్యుత్ ఉద్ధరతి హరతి శుతత్వాయ శుతత్వాయ సర్పిష్వాన్ శుతత్వాయతి శుతికాత్వాయ సర్పిష్వాన్ భవతి భవతి మేధ్యత్వాయ మేధ్యత్వాయ చత్వార మేధ్యత్వాయతి మేధ్యాత్వాయ చత్వార ఆరుషేయా ఆరుషేయా ప్రాశ్నంతి అశ్నంతి దిశాం దిశామేవ ఏవ జ్యోతిషి జ్యోతిషి జుహోతి జుహోతీతి జుహోతి దేవి కాని నిర్వపేత్ ప్రజాకామ ప్రజాకామశ్చందాగుంసి ప్రజాకామ ఇది ప్రజాకామ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసీవ ఇవ ఖలు ఖలు వై వై ప్రజా ఛందోభి ప్రజా ఇది ప్రాజా ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్రజా ఇది ప్రాజా ప్రజనయతి జనయతి ప్రథమం ప్రథమం ధాతారం ధాతారం కరోతి కరోతి మిథునీ మిథునీ ఏవ కరోతి కరోత్యను అన్వేవ ఏవాస్మై అస్మానుమతి అనుమతిర్మన్యతే అనుమతిరిత్యనుమతి మన్యతే రాతే రాతే రాక రాకా ప్రసినీవాలీ సినీవాలీ జనయతి జనయతి ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాస్తి ప్రజాసు ఏ ప్రజాతాసు ప్రజాతాసు గుహ్వా ప్రజాతాసు ప్రజాతాసు గుహ్వా వాచం వాచం దాపి దాప్యేతాని నిర్వపేత్ పేత్ పశుకామ పశుకామశ్చందాగుంసి పశుకామ ఇది పశుకామ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసీవ ఇవ ఖలు ఖలు వై వై పశవ పశవశ్చందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవాస్మై అస్మై పశూన్ పశువంత ప్రజనయతి జనయతి ప్రథమం ప్రథమం ధాతారం ధాతారం కరోతి కరోతి ప్రైవ ఏవతేన తేన వాపయతి వాపయత్యను అన్వేవ ఏవాస్మై అస్మా అనుమతి అనుమతిర్మన్యతే అనుమతిరిత్యనుమతి మన్యతే రాతే రాతే రాక రాకా ప్రసినీవాలీ సినీవాలీ జనయతి నేతి పశూన్ పశూనేవ ఏవ ప్రజాతాన్ ప్రజాతాన్ కుహ్వా ప్రజాతానితి ప్రజాతాన్ కుహ్వా ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయత్తేతా ఏతాని నిర్వపేత్ అపేద్గ్రామకామ గ్రామకామశ్చందాగుంసి గ్రామకామ ఇది గ్రామకామ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసీవ ఇవ ఖలు ఖలు వై వై గ్రామ గ్రామశ్చందాభి ఛందాభిరేవ ఛందాభిరితి ఛందాభి ఏవాస్మై అస్మై గ్రామం గ్రామపవ అవరుంధే రుంధే మధ్యత మధ్యతో ధాతారం ధాతారం కరోతి కరోతి మధ్యత మధ్యత ఏవైనం ఏనం గ్రామస్య గ్రామస్య దాతి దాత్యేతాని నిర్పపేత్ అపేజ్యోగామజావీ జ్యోగామజావీ ఛందాగుంసి జ్యోగామజావీతి జ్యోగ ఆమజావీ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా ఏతమ్ ఏతమభి అభిమన్యంతే మన్యంతేజస్య యస్యజ్యోగ జ్యోగామయతి ఆమయతి ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవైనం ఏనమగదం అగదం కరోతి కరోతి మధ్యత మధ్యతో ధాతారం ధాతారం కరోతి కరోతి మధ్యత మధ్యతో వి వా ఏతస్య ఏతస్యాక్లుప్తం అక్లుప్తం యస్య యస్యజ్యోగ జ్యోగామయతి ఆమయతి మధ్యత మధ్యత ఏవ ఏవాస్య అస్యతేన తేన కల్పయతి కల్పయత్తేతా ఏతా ఏవ ఏవని నిర్వపేత్ అపేద్యం యజ్ఞ యజ్ఞోన నోపనమేత్ ఉపనమేచ్ఛందాగుంసి ఉపనమేదిత్యుపానమేత్ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా ఏతమ్ ఏతన్న నోప ఉపనమంతి నమంతియమ్ యజ్ఞ యజ్ఞోన నోపనమతి ఉపనమతి ప్రథమం ఉపనమతిపానమతి ప్రథమం ధాతారం ధాతారం కరోతి కరోతి ముఖత ముఖత ఏవాస్మై అస్మై ఛందాగుంసి ఛందాగుంసి దాతి దాత్యుప ఉపైనం ఏనం యజ్ఞ యజ్ఞోనమతి నమర్తేతా ఏతా ఏవని నిర్వపేత్ అపేది జాన ఈజానశ్చందాగుంసి ఛందాగుంసి వై వై దేవికా దేవికా యాతయామాని యాతయామానీవ యాతయామానీతి యాతయామాని ఇవ ఖలు ఖలు వై వా ఏతస్య ఏతస్య ఛందాగుంసి ఛందాగుంసి యః ఈజాన ఈజాన ఉత్తమం ఉత్తమం ధాతారం ఉత్తమమిత్యుదోత్తమం ధాతారం కరోతి కరోత్యుపరిష్టాద్ ఉపరిష్టాదేవ ఏవాస్మై అస్మై ఛందాగుంసి ఛందాగస్య జాతజామాని జాతజామాన్యవ అజాతజామానీత్యజాతజామాని అవరుంధే రుంధ ఉప ఉపైనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తర ఇత్యుదోతర యజ్ఞోనమతి నమత్తేతా ఏతా ఏవ ఏవని నిర్వపేత్ ఉపేద్యం యమ్ మేధా మేధాన నోపనమేత్ ఉపనమేచ్ఛందాగుంసి ఉపనమేదిత్యుపానమేత్ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా ఏతమ్ ఏతన్న నోప ఉపనమంతి నమంతియమ్ యమ్ మేధా మేధాన నోపనమతి ఉపనమతి ప్రథమం ఉపనమతీత్యుపనమతి ప్రథమం ధాతారం కరోతి కరోతి ముఖత ముఖత ఏవాస్మై అస్మై ఛందాగుంసి ఛందాగుంసి దాతి దాత్యుప ఉపైనం ఏనం మేధా మేధానమతి మేతని నిర్వపేత్ ఉపేద్రుక్కామ ఋక్కామశ్చందాగుంసి ఋక్కామ ఇది ఋక్ కామ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసీవ ఇవ ఖలు ఖలు వై వై ఋక్ ఋక్షందోభి ఛందోభిరేవ ఛందోభిది ఛందాభి ఏవాస్మిన్ అస్మిన్ రుచం రుచం దధాతి దధాతి క్షీరే క్షీరే భవంతి భవంతి రుచం రుచమేవ ఏవాస్మిన్ అస్మిన్ దధతి దధతి మధ్యత మధ్యతో ధాతారం ధాతారం కరోతి కరోతి మధ్యత మధ్యత ఏవైనం ఏనగం రుచ రుచో దధాతి దధాతి గాయత్రీ గాయత్రీ వై వా అనుమతి అనుమతి సృష్టుక్ అనుమతిరిత్యలోమతి సృష్టుగ్రాకా రాకా జగతి జగతి స్నీభాలి స్నీబాల్యనుష్ుప్ అనుష్ుప్ కుహో అనుష్ుపిత్యునోస్తుప్ కుహోర్ధాత ధాతషత్కార వషత్కార పూర్వపక్ష వషత్కార వషత్కార పూర్వపక్షో రాకా పూర్వపక్ష పూర్వాపక్ష రాకాపరపక్ష అపరపక్ష కుహూ అపరపక్షపరాపక్ష కుహూరమావాస్ మావాస్నీబాలి మావాస్మావాస్యా స్నేవాళీ పౌర్ణమాసీ పౌర్ణమాస్యనుమతి పౌర్ణమాసీతి పౌర్ణమాసీ అనుమతిశ్చంద్రమా అనుమతిరిత్యనుమతి చంద్రమా ధాత ధాతాష్టౌ అష్టౌ వసవ వసవోష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టా అక్షరా గాయత్రీ ఏకాదశ ఏకాదశ రుద్రా రుద్రా ఏకాదశాక్షరా ఏకాదశాక్షరా త్రిష్టుప్ ఏకాదశాక్షరేత్యేకాదశ అక్షరా త్రిష్టుద్వాదశ ద్వాదశావిత్యా ఆవిత్యా ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరే ద్వాదశాక్షరా జగతి ప్రజాపతి ప్రజాపతిరనుష్ుప్ ప్రజాపతిరి ప్రజాపతి అనుష్ుప్ధాత అనుష్ుపిత్యనోస్తృ ధాతషట్కార వషట్కార ఏతత్కార వషట్కార ఏతద్వై వై దేవికా దేవికాస్సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాహ సర్వాహ దేవతషట్కార వషట్కారస్థా వషట్కార వషట్కార సహ సర్వాహ సర్వా నిర్వపేత్ నిర్వపేదీశ్వరా నిర్వపేదిపేత్ ఈశ్వరా ఏనం ఏనం ప్రదహ ప్రదహో ద్వే ప్రదహ ఇది ప్రాదహ ద్వే ప్రథమే ద్వే ఇది ద్వే ప్రథమే నిరుప్య ప్రథమే ఇది ప్రథమే నిరుప్య ధాతు నిరుప్యేతి ఉప్య ధాతు తృతీయం తృతీయన్ని నిర్వపేత్ వపేత్రథో తథో ఏవ తథో ఇది తథో ఏవోత్తరే ఉత్తరేని ఉత్తరే ఇత్యుదరతరే నిర్వపేత్ వపేత్తథా తథైనం ఏనం న ప్ర ప్రదహంతి దహంత్యథో అథో యస్మై అథో ఇత్యథో యస్మై కామాయ కామాయ నిరుప్యంతే నిరుప్యంతేతం నిరుప్యంతైతిని ఉప్యంతే తమేవాభి ఆభిరుప ఉపా ఆప్నోతి ఆప్నోతీత్యాప్నోతి వాస్తోష్పతే పతే ప్రతి ప్రతిజానీహి జానీష్యస్మాన్ అస్మాన్ స్వావేశ స్వావేశో అననీవ స్వావేశ ఇది సు ఆవేశ అననీవో భవ భవాన ఇతి నేమహే ఈమహే ప్రతి ప్రతితత్ తన్న నోజుషస్వ యుషస్వశం చన్న నేధి ఏధి ద్విపదే ద్విపదేశం ద్విపద ఇది ద్వీపదే షంచతుష్పదే చతుష్పద ఇది చతుపదే వాస్తోష్పదే పదే షగ్మయా షగ్మయా సగంసదా సగంసదా తే సగంసదేతి సంసదా తే సక్షీమహి సక్షీమహి రంగ్వయా రంగ్వయా గాతుమత్యా గాతుమత్యేతి గాతుమత్యా ఆవహ క్షేమే క్షేమ ఉత ఉత యోగే యోగే వరం వరన్న నో యూయం యూయం పాత పాత స్వస్తి స్వస్తిభి సదా స్వస్తిభిరతి స్వస్తిభి సదాన న ఇతి నత్సాయం ప్రాత సాయం ప్రాతరగ్నిహోత్రం సాయం ప్రాతరితి సాయం ప్రాత అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిగ్నిహోత్రం జుహోత్యాహుతిష్టకా ఆహుతిష్టకా ఆహుతిష్టకా ఇత్యాహుతి ఇష్టకా తా ఉప ఉపధత్తే ధత్తేజమాన యజమానో రాత్రణి అహోరాత్రణి వై అహోరాత్రణి రాత్రణి వా ఏతస్య ఏతస్యేష్టకా ఇష్టకాయ యాహితాగ్ని ఆహితాగ్నిర్యత్ ఆహితాగ్నిరిత్యాహిత అగ్ని యత్ సాయం ప్రాత సాయం ప్రాతర్జుహోతి సాయం ప్రాతరితి సాయం ప్రాత జుహోత్యహోరాత్రణి అహోరాత్రణ్యేవ అహోరాత్రణీత్యహ రాత్రణి ఏవాప్త్వా ఆప్త్వేష్టకాః ఇష్టకాః కృత్వా కృత్వోప ఉపధత్తే ధత్తే దశ దశ సమానత్ర సమానత్ర జుహోతి జుహోతి దశాక్షర దశాక్షర విరాట్ దశాక్షరేతి దశ అక్షర విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమే విరాజమితి వీరాజం ఏవాప్త్వా ఆప్తేష్టకాం ఇష్టకాం కృత్వా కృత్వోప ఉపధత్తే ధత్తేథో అథో విరాజి అథో ఇత్యథో విరాజ్యేవ విరాజీతి వీరాజి ఏ యజ్ఞం యజ్ఞమా ఆప్నోతి ఆప్నోతి చిత్యశ్చిత్య చిత్యశ్చిత్యోస్ చిత్యశ్చిత్యేది చిత్య చిత్య అస్య భవతి భవతి తస్మాత్ తస్మాద్యత్ర యత్ర దశ దశోషిత్వా ఉషిత్వా ప్రజాతి ప్రజాతి తత్ ప్రజాతేతి ప్రజాతి తద్యజ్ఞవాస్తు యజ్ఞవాస్తు వా ఆస్తు యజ్ఞవాస్తుతి యజ్ఞవాస్తు అవా ఆస్వేవ ఏవ తత్ తద్యత్ యత్త తదోర్వాచీనం అర్వాచీనకం రుద్ర రుద్ర ఖలు ఖలు వై వై వాస్తోష్పతి వాస్తోష్పతిర్యత్ వాస్తోష్పతిరితి వాస్తోహుత్వా వాస్తోష్పతీయ వాస్తోష్పతీయ ప్రజాజాత్ వాస్తోష్పతీయమితి వాస్తో పతీయ ప్రజాద్రుద్ర ప్రజాది ప్రజాజాత్ రుద్ర ఏనం ఏనం భూత్వా భూత్వాగ్ని అగ్నిరనోత్య అనోత్య హన్యాత్ అనోత్లేత్తిన ఉత్య హన్యాద్వాస్తోష్పతీయ వాస్తోష్పతీయ జుహోతి వాస్తోష్పతీయమితి వాస్తో పతీయ జుహోతి భాగభేదేన భాగభేదేనైవ భాగభేదేనేతి భాగభేదేన ఏవైనం ఏనగం శమయతి శమయతి నార్తి ఆర్తిమా ఆర్క్షతి పృచ్చతి యజమాన యజమానోయత్ యద్యుక్తే యుక్తే జుహుయాత్ జుహుయాద్యథా యథా ప్రజాతే ప్రజాతే వాస్తౌ ప్రజాతైతి ప్రజాతే వాస్తావాహుతిం ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతిం జుహోతి తాదృక్ తాదృగేవ ఏవ తత్ తద్యత్ తదయుక్తే అయుక్తే జుహుయాత్ జుహుయాద్యథా యథా క్షేమే క్షేమ ఆహుతిం ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతిం జుహోతి తాదృక్ తాదృగేవ ఏవ తత్ తదహుతం అహుతమస్య అస్య వాస్తోష్పతీయం వాస్తోష్పతీయగ్ స్యాత్ వాస్తోష్పతీయమిది వాస్తో పతీయం స్యాద్దక్షిణ దక్షిణాయుక్త యుక్తో భవతి భవతి సవ్య సవ్యోయుక్త అయుక్తోథ అథ వాస్తోష్పతీయం వాస్తోష్పతీయం జుహోతి వాస్తోష్పతీయమిది వాస్తో పతీయం జుహోత్యుభయం ఉభయమే ఏవాక అకరపరివర్గం అపరివర్గమే అపరివర్గమిపరివర్గం ఏవైనం ఏనగం శమయతి శమయతి యత్కయా ఏకయా జుహుయాత్ జుహుయాద్దర్విహోమం దర్విహోమం కురయాత్ దర్విహోమమితి దర్విహోమం కురయాత్ పురోనువాక్యాం పురోనువాక్యామనోచ్య పురోనువాక్యామితి పురః అనువాక్యాం అనోచ్య యాజ్యయా అనోచ్యేత్యనోచ్య యాజ్యయా జుహోతి జుహోతి సదేవత్వాజ సదేవత్వాయత్ సదేవత్వాయతి సదేవాత్వాజ యద్ధతే ఉత ఆదధ్యాత్ ఆదధ్యాద్రుద్రం ఆదధ్యాదిత్యాదధ్యాత్ రుద్రం గ్రహాన్ గ్రహానన్వారోహయేత్ అన్వారోహయేద్యత్ అన్వారోహయేదిత్యను ఆరోహయేత్ యదవక్షాణాని అవక్షాణాన్యసం ప్రక్షాప్య అవక్షాణానీత్యవాక్షాణాని అసం ప్రక్షాప్య ప్రజాజాత్ అసం ప్రక్షాప్యేత్యసం ప్రక్షాప్య ప్రజాజాద్యథా రాజాది ప్రజాజాత్ యథా యజ్ఞవేషసం యజ్ఞవేషసం వా యజ్ఞవేషసమితి యజ్ఞావేషసం వాదహనం ఆదహనం వా ఆదహనమిత్యాదహనం వా తాదృక్ తాదృగేవ ఏవ తత్ తదయం అయం తే ఏ యోని యోనిరృత్య ఋత్య ఇతిరణ్యో అరణ్యో సమారోహయతి సమారోహయత్యేష సమారోహయతీతి సమ్ ఆరోహయతి ఏష వై వా అగ్నే అగ్నేర్యోని యోనిస్వే స్వ ఏవైనం ఏనం యోనౌ యోనౌ సమారోహయతి సమారోహయత్యథో సమారోహయతీతి సమ్ ఆరోహయతి అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహుర్యత్ ఇదరణ్యో అరణ్యో సమారూఢ సమారూఢో నశ్యేత్ సమారూఢయతి సమ్ ఆరుఢ నశ్యేత్ ఉదస్య తస్యాగ్ని అగ్ని సీదేత్ సీదేత్ పునరాధేయ పునరాధేయ స్యాత్ పునరాధేది పునః ఆధేద సదితి యాతే రే అగ్నే అగ్నేయ్యా తనో తనోస్తయా తయా ఏహి ఇష్యా ఆరోహ రోహేతి ఇత్యాత్మన్ ఆత్మన్ సమారోహయతే సమారోహయతే యజమాన సమారోహయత ఇది సాం ఆరోహయతే యజమానో వి వా అగ్నే అగ్నేర్యోని యోనిస్వాయా సాయామేవ ఏవైనం ఏనం యోన్యా యోన్యాగం సమారోహయతే సమారోహయత ఇది సమ్ ఆరోహయతే త్వమగ్నే అగ్నే బృహత్ బృహద్వయ వయో దాసి దాసి దేవ దేవ దాశిషే దాశిష ఇది దాశిషే కవిర్గృహపతి గృహపతిర్యువా గృహపతిరితి గృహపతి యువేతి యువా హవ్యవాడగ్ని హవ్యవాడితి హవ్యవాడ్ అగ్నిరజర అజర పితాన నో విభు విభుర్విభావా విభురితి విభు విభావా సుదృశీక విభావేతి విభావా సుదృశీకో అస్మే సుదృశీక ఇది సుదృశీక అస్మే ఇత్యస్మే సుగార్హవత్యాస్రం సుగార్హవత్యా ఇది సుగార్హవత్యా సమిష ఇషో దిదీ విదీష్యస్మద్రియక్ అస్మద్రియక్స్రం అస్మద్రియగిత్యస్మాద్రియక్ సంమిమీ మిమీ శ్రవాగుంసి శ్రవాగుంసీతి శ్రవాగుంసి త్వంచ సోమ సోమన నోవశః వశో జీవాతుం జీవాదున్న నమరామహే మరామహ ఇది మరామహే ప్రియస్తోత్రో వనస్పతి ప్రియస్తోత్రైతి ప్రియాస్తోత్ర వనాస్వాతిరి వనస్పతి బ్రహ్మా దేవానా దేవానా పదవీ పదవీ కవీనా పదవీరితి పదవీ కవీనాషి ఋషిర్విప్రాణ విప్రాణ మహిష మహిషో మృగాణా మృగాణమితి మృగాణా శీనో వృద్ధాణ వృద్ధాణాగస్వధితి స్వధితిర్వనా స్వధితిరి స్వాధితి వనానాగం సోమ సోమ పవిత్రం పవిత్రమతి అర్చేతి ఏతురేభన్ రేభన్నితి రేభన్ ఆ విశ్వదేవం విశ్వదేవం సత్పతిం విశ్వదేవమితి విశ్వాదేవం సత్పతికం సూక్తై సత్పతిమితి సత్పతిం సూక్తైరద్య సూక్తైరితి సూక్తై అద్యావృణీమహే వృణీమహ ఇది వృణీమహే సత్యసవగం సవితారం సత్యసవమితి సత్యాసవం సవితారమితి సవితారం ఆ సత్యేన సత్యేన రజసా రజసా వర్తమాన వర్తమానో నివేశయన్ నివేశయన్నమృతం నివేశయన్నితి నివేశయన్ అమృతం మర్త్యం మర్త్యం చేతి చిరణ్యేన సవిత సవితారథేన రథేనా ఆ దేవ దేవో జాతి జాతి భువన భువనా విపశ్యన్ విపశ్యన్నితి విపశ్యన్ యథాన నో అతిథి అతిథి కరత్ కరత్పశ్వే పశ్వే నృభ్య నృభ్యో యథా నృభ్యైతి నృభ్య యథాగవే గవ ఇది గవే యథా తోకాయ తోకాయ రుద్రియం రుద్రియమితి రుద్రియం మాన నస్తోకే తోకే తమయే తమయే మా మాన ఆయుషి ఆయుషిమా మాన నోగోషు గోషుమా మాన నో అశ్వేషు అశ్వేషు రీరిష రీరిష ఇది రీరిష వీరాన్మా మాన నో రుద్ర రుద్రభావిత భావితోవధీ వధీర్హరిష్మంద హరిష్మందో నమత నమసా విధేమ విధేమతే తైతి తే ఉదప్రుతో న ఉదప్రుతృత నవయ వయోరక్షమాణా రక్షమాణా వావదత వావదతో అభ్రియస్ అభ్రియస్ ఇవ ఘోషాహ ఘోషా ఇది ఘోషాహ గిరిభ్రజో నిరిభ్రజ ఇది గిరిభ్రజ నోన్మయ ఊర్మయో మదంత మదంతో బృహస్పతి బృహస్పతిమభి అభ్యర్కా అర్కా అనావన్ అనావన్నిత్యనావన్ హగంసేరివ ఇవ సఖిభి సఖిభిర్వావదద్భి సఖిభిరితి సఖీభి వావదద్భిరశ్మన్మయాని వావదద్భిరితి వావదద్భి అశ్మన్మయాని నహనా అశ్మన్మయానీత్యశ్మన్మయాని నహనాద్యస్యన్ యస్యన్నితి వి అస్యన్ బృహస్పతిరభికనిక్రదత్ అభికనిక్రదద్భ్యాః అభికనిక్రదరిత్యభికనిక్రదత్ దా ఉత ఉత ప్రాస్తౌత్ అస్తౌత్ ఉచ్చ చ విద్వాన్ విద్వాగుం అగాయత్ అగాయదిత్యగాయత్ ఏంద్ర ఇంద్రసానసిం సానసికం వయమ్ వయగం సజిత్వానం సజిత్వానకం సదాసహం సజిత్వానమితి సజిత్వానం సదాసహమితి సదాసహం వశిష్ఠమూతయే ఊతయే భర భరేతి భర రసరాహిషే రాహిషే పురుహూత పురుహూత శత్రువన్ పురుహూతేతి పురుహూత శత్రూన్ జ్యేష్ఠ జ్యేష్ఠస్తే ఏ శుష్మ శుష్మ ఇహ ఇహ రాతి రాతిరస్తు అస్తిత్యస్తు ఇంద్రా ఆభర భరదక్షిణేన దక్షిణేనా వసూని వసూని పతి పతి సింధూనా సింధూనావసి అసి రేవతీనా రేవతీనామితి రేవతీనా త్వగం సుతస్య సుతస్య పీతయే పీతయే సద్య సర్వ్యో వృద్ధ వృద్ధో అజాయథా అజాయథా ఇత్యజాయథా ఇంద్రజ్యైష్ఠ్యాయ జ్యైష్ఠ్యాయ సుక్రతో సుక్రతో ఇది సుక్రతో భువస్త్వం తమింద్ర ఇంద్రబ్రహ్మణా బ్రహ్మణా మహాన్ మహాన్ ధ్రువ భువో విశ్వేషు విశ్వేషు సవనేషు సవనేషు యజ్ఞియ యజ్ఞయేది యజ్ఞియ భువో నృన్ నృవిశ్చౌత్న చౌత్నో విశ్వస్మిన్ విశ్వస్మిన్ భరే భరే జ్యేష్ఠ జ్యేష్ఠశ్చ చ మంత్ర మంత్రో విశ్వదర్శనే విశ్వదర్శన ఇది విశ్వాదర్శనే మిత్రస్సు దర్శనే ధృత శరశనే ధృతశ్రవ శరశనే ధృత ఇది చరషణే ధృత శ్రవో దేవస్య దేవస్య సానసిం సానసిమితి సానసిం సత్యం చిత్రశ్రవస్తమం చిత్రశ్రవస్తమితి చిత్రశ్రవహాతమం మిత్రో జనాన్ జనాన్ జాతయతి జాతయతి ప్రజానన్ ప్రజానన్ మిత్ర ప్రజానన్ని ప్రజానన్ మిత్రోదాధార దాధార పృథివీం పృథివీముత ఉదద్యాం యామిద్యాం మిత్ర కృష్టీ కృష్టీరనిమిషా అనిమిషాభి అనిమిషేత్నిమిషా అభిచష్టే షష్టే సత్యాయ సత్యాయ హవ్యం హవ్యం ఘృతవత్ ఘృతవద్విధేమ ఘృతవదితి ఘృతవత్ విధేమేతి విధేమ ప్రస సమిత్ర మిత్రమర్త మర్తో అస్తు అస్తు ప్రయస్వాన్ ప్రయస్వాయ యస్తే ఆదిత్య ఆదిత్య శిక్షతి శిక్షతి వ్రతేన వ్రతేనేతి వ్రతేన నహన్యతే హన్యతేన నజీయతే జీయతే త్వోత త్వోతో నైనం ఏనమగంహ అగంభో అశ్నోతి అశ్నోత్యంతిత అంతితో నూరాత్ దూరాది దూరాత్ యచ్చిత్ సిద్ధి హితే తే విష విషో యథా దేవరుణ వరుణవ్రతం వ్రతమితి వ్రతం మినీమసి ద్యవి ద్యవి ద్యవి ద్యవీ ద్యవి ద్యవి యత్కిం కించ ఛేదం ఇదం వరుణ వరుణదైవ్యే దైవ్యే జనే జనేభిద్రోహం అభిద్రోహం మనుష్యాహ అభిద్రోహమిత్యభిద్రోహం మనుష్యాశ్చరామసి చరామసీతి చరామసి అచిత్తీయత్ యత్తవ తవ ధర్మా ధర్మా యుజోపిమ యుజోపిమా మాన నస్తస్మాత్ తస్మాదేన సహ ఏన సో దేవ దేవరీరిష రీరిష ఇతి రీరిష హితవా సోయత్ యద్రిపు రిపుర్న నీవి దీవియత్ యద్వా వాఘ ఘా సత్యం సత్యముత ఉతయత్ యన్న న విద్మ విద్మేతి విద్మ సద్వాత తావి విష్య శిథిరా శిథిరేవ ఇవ దేవ దేవాథ అథాతే తే శ్యామ శ్యామవరుణ వరుణ ప్రియాస ప్రియాస ఇది ప్రియాస తృతీయకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.